అతివాహకత పుస్తకం 4వ భాగం. దీని అర్థం చల్లదనానికి కూడా పరిమితి లేదనా? ఒక వస్తువు ఎంతవరకు చల్లబడగలదు అన్న దానికి అంతే లేదా? విడ్డూరం ఏమిటంటే కనిష్ట ఉష్ణోగ్రతకి అంతు ఉంది. ఉష్ణోగ్రత ఎంతవరకైనా పెరగవచ్చు, కానీ అపరిమితంగా చల్లబడటానికి వీలుపడదు. వస్తువులు కొంతవరకే చల్లబడగలవు, అంతకన్నా చల్లని వస్తువు ఉండటం అసంభవం. మామూలుగా మనం 0 డిగ్రీలు అని చెప్పుకునే ఉష్ణోగ్రత కేవలం ఒక వీలైన కొలమానం మాత్రమే. నీరు ఘనీభవించే ఉష్ణోగ్రతని 0 డిగ్రీలు అని నిర్దేశించటం సౌకర్యంగా ఉందని అనుకున్నాడు సెల్సియస్. కానీ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే ఉప్పు నీరు ఘనీభవించే ఉష్ణోగ్రతను 0 డిగ్రీలు అని భావించాడు ఫారెన్హీట్. అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నిశ్చయంగా ఉన్నాయి. పోనీ అంటార్కిటికాలోనో, చంద్రుడి మీదనో, ప్లూటో గ్రహం మీదనో నమోదయ్యే అతి తక్కువ ఉష్ణోగ్రతని 0 డిగ్రీలు అనుకున్నా, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు లేకపోలేవు. పోనీ విశ్వంలో ఎక్కడైనా అంతవరకు కనిపించిన అతి తక్కువ ఉష్ణోగ్రతని 0 డిగ్రీలు అనుకున్నా కూడా అది నిజమైన 0 కాదు. కనుక అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత సంభవం కానంత తక్కువ ఉష్ణోగ్రతకి అనాపేక్ష 0 డిగ్రీలు అని పేరు. కానీ అసలు అలాంటి ఉష్ణోగ్రత ఉందన్న ఆలోచన శాస్త్రవేత్తలకి ఎలా వచ్చింది? 2వ అంశం, కనిష్ట ఉష్ణోగ్రత కోసం అన్వేషణ. అనాపేక్ష 0 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఒకటి ఉంటుంది అన్న ఊహకి ప్రాణం పోసినవాడు జియోమ్ ఆమంటన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఈ ఆమంటన్కి ఉష్ణోగ్రతని కొలిచే పద్ధతుల మీద చాలా ఆసక్తి ఉండేది. అయితే ఇతడు ఫారెన్హీట్ తన పాదరసం థర్మామీటర్ తయారు చేసిన కాలానికి ముందు తరానికి చెందినవాడు. ఇతడు వేడెక్కిన గాలి వ్యాకోచిస్తుందని, చల్లబడ్డ గాలి సంకోచిస్తుందని గమనించి ఆ సూత్రం మీద ఆధారపడి ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయత్నించాడు. అలాంటి వాయు థర్మామీటర్ అంత సమర్థవంతమైనది కాదు. అయినా ఆమంటన్ గాలి యొక్క సంకోచ వ్యాకోచాలని శ్రద్ధగా అధ్యయనం చేయసాగాడు. గాలి చల్లబడుతున్న కొలది క్రమగతిలో సంకోచిస్తుందని గమనించాడు. అంతేకాక వివిధ వాయువులు కూడా క్రమగతిలో సంకోచిస్తాయని గమనించాడు. కనుక వాయువుల ఉష్ణోగ్రతను తగ్గిస్తూ పోతే అవి క్రమంగా సంకోచించి చివరికి ఒక ఉష్ణోగ్రత వద్ద 0 పరిమాణానికి కుదించుకుపోతాయని ఊహించాడు. వాయువు 0 కన్నా తక్కువ పరిమాణానికి కుదించుకుపోలేదు. కనుక ఆ పరిమాణం వద్ద ఉండే ఉష్ణోగ్రతే అనాపేక్ష 0 ఉష్ణోగ్రత అని ఊహించవలసి ఉంటుంది. ఆమంటన్స్ ఈ ఆవిష్కరణను 1799లో చేశాడు. కానీ ఆ రోజులలో ఆ సంగతిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తరువాత 1787లో జాక్ అలెగ్జాండ్రే షార్ల్ అనబడే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఉష్ణోగ్రతలో మార్పులు బట్టి వాయువుల ఘనపరిమాణంలో వచ్చే మార్పులని అధ్యయనం చేయసాగాడు. ఇతగాడు అమంటన్సన్ కన్నా ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఎందుకంటే ఇతడి కాలానికి పాదరసం థర్మామీటర్ యొక్క రూపకల్పన జరిగిపోయింది. షార్ల్ 0 డిగ్రీల వద్ద ఉన్న గాలిని తీసుకుని -1 డిగ్రీల వద్దకి చల్లబరిచినప్పుడు అది దాని ఘనపరిమాణంలో ఇంచుమించు 1/270వ వంతు తగ్గిందని గమనించాడు. అలా ఒక్కో డిగ్రీ తగ్గిస్తూ పోతే గాలి ఘనపరిమాణంలో 1/270 వంతు తగ్గుదల రావడం గమనించాడు. ఇతర వాయువులు కూడా అదే విధంగా ప్రవర్తించాయి.